నీకు అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు, సరిగమ పద నీ సప్త స్వరాలు మీకు అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు, మనసే ఒక మార్గము మమతే ఒక దీపము ఆ వెలుగే మాకు దైవము, సరిగమ పద నీ సప్త స్వరాలు మీకు అవి ఏడు రంగుల సుమధురము చందురుడందిన చందన శీతలము, మలయజ మారుత శీకరము మనసిజ రాఘవ శీకరము, సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. చందురుడందిన చందన శీతలము